తిట్టండికి లండికి తండి పొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండికి తండి పొయ్యండి సంపండి పుట్టకపోతుంది ప్రేమ కసిగున్నది భలే రుచిగుంటది ఒకే గిలిగున్నది ఎది ఉడి ఎంతది ఈ ముద్దుల ముచ్చేసి ముద్దలే తెరిపిసి కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండికి తండి పొయ్యండి సంపండి పుట్టకపోతుంది ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పుట్టకపోతుంది ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ మహాకవి గుండది భలే రుచి గుండది ఒకే గిలి గుండది ఎదే ఒడి అంటది ఈ ముద్దులు ముద్దేసి ముద్దని తరిపేసి కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పుట్టకపోతుంది ప్రేమ గంధాలెన్నో మలాము వేసి మనసులో తుళ్ళింత పుట్టించి ముద్దులతో సరికాదు పుట్టంత చలిపోదు కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పుట్టకపోదండి ప్రేమ మహాకసిగుండది భలే రుచిగుంటది ఒకే గిలిగుండది ఎదే ఒడి ఎంతది ఈ ముద్దుల ముచ్చటి ముద్దల్ని తెలిపించి కొట్టండి కొట్టండి కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పుట్టకపోదండి ప్రేమ కొట్టండి తిట్టండి గిల్లండి గిట్టండి కొయ్యండి సంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ